రాముడు గుండె గిల్లుడు గుట్టు చప్పుడు ముద్దులాడే సంద వేళకు పోజు కొట్టింది. దుప్పట్టు మన జోడు తప్పట్టు పొద్దు చీకట్టు మన ముద్దు ముచ్చట్టు కౌగిలిలో సిగ్గు బలి గాలి బలి అమోయమో నాటు పిల్లడు వీరమల్లుడు ఇంటి కల్లుడు సందకాడే పొద్దు వేళకు పూలు తెచ్చాడే నాటు అమ్మడు గుండె గిల్లుడు గుట్టు చప్పుడు ముద్దులాడే సందె వేళకు పోజు కొట్టింది. సుకుపల్లి రాజ్యంలో సొంతమైన గడుందు ఆశ తీరిపోయేదాకా అంతే ఒలంబు కట్టు తప్పిపోవాలా చీరమ్మే కాసేసు జాబిలమ్మ రాజ్యంలో జాజిపూల పండిట్లు శృంగారానికి సింగల్ లాంటి చిన్నోడు వస్తుంటే తాకిడి వేళ చెలి తట్టుకోవాలా కసు బుసు పూజలతో కాముడికి నమో నమో నాటు పిల్లడు వీరమల్లుడు ఇంటి కల్లుడు సందకాడే పొద్దు వేళకు పూలు తెచ్చాడే నాటు అమ్మడు గుండె గిల్లుడు గుట్టు చప్పుడు ముద్దులాడే సందె వేళకు పోజు కొట్టింది. దండయాత్ర చెయ్యాలా దండలతో ఓనాడు పూలపల్లి తాలూకా పూతరేకు సందుల్లో తేనె బొట్టు పెట్టిందాడే పేరంటాలమ్మో ఉట్టి పట్టి తట్టే కొట్టే ఊపే వస్తుంటే నాటు అమ్మడు గుండె గిల్లుడు గుట్టు చప్పుడు ముద్దులాడే సందె వేళకు పోజు కొట్టింది. నాటు పిల్లడు వీరమల్లుడు ఇంటి కల్లుడు సందకాడే పొద్దు వేళకు పూలు తెచ్చాడే అరే ఈడు దుప్పట్లు మన జోడు చప్పట్లు పొద్దు చీకట్లు మన ముద్దు ముచ్చట్లు అరే కౌగిలిలో సిగ్గు బలి గాలి బలి యమో యమో నాటు పిల్లడు వీరమల్లుడు ఇంటి కల్లుడు సందకాడే పొద్దు వేళకు పూలు తెచ్చాడే నాటు అమ్మడు గుండె గిల్లుడు గుట్టు చప్పుడు ముద్దులాడే సందె వేళకు పోజు కొట్టింది.